జన్యువులు పుస్తకం 14వ భాగం. మన చుట్టూ కనిపించే రసాయనాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ కూడా జన్యువుల అనురచన ప్రక్రియకి అడ్డుపడతాయి. జన్యువులలో మార్పులు తెచ్చి వైవిధ్యాన్ని కలుగజేస్తాయి. అంటే మనుషులలో జన్యువులకి ఎన్నో రూపాంతరాలు ఉంటాయన్నమాట. అలాగే ఇతర జీవరాశులలో కూడా ప్రతి జన్యువుకి అనేక రూపాంతరాలు ఉండటం వల్ల సమస్య మరింత జటిలం అవుతుంది. ఒక్కొక్క జన్యువుకి ఒకే రూపాంతరం ఉంటే వ్యవహారం చాలా తేలికగా తేలిపోయేది. ఉదాహరణకి ముక్కుల రూపురేఖలలో ఎంత వైవిధ్యం ఉండగలదో ఊహించుకోండి. అలాగే చేతుల్లో, చెవులలో, ఎత్తులో, మేని రంగులో, దంతాలలో, గొంతుకలో ఎంతెంత వైవిధ్యం ఉండగలదో ఆలోచించండి. అంతటి వైవిధ్యం ఉండబట్టే మనం రోజు చూసే వ్యక్తులని వారి రూపురేఖల బట్టి, స్వరం బట్టి, నడక తీరు బట్టి, ఇంకా అనేక లక్షణాల ఆధారంగా గుర్తుపట్టగలుగుతున్నాం. కాబట్టి ఉత్పరివర్తనలు అనేవే లేకపోతే ఒక లక్షణానికి సంబంధించిన జన్యువులన్నీ ఒకలాగే ఉంటే ఒక జీవజాతికి చెందిన జీవులంతా ఒకలాగే ఉండేవారు. ప్రతి ప్రాణిలోనూ కొన్ని వందల వేల జన్యువులు ఉంటాయి. ప్రాణి నుండి ప్రాణికి ఈ జన్యువులు మారుతూ ఉంటాయి. ఒకే రకం జంతువులనే తీసుకున్నా వాటిలో కూడా ఎంతో వైవిధ్యం ఉంటుంది. కొన్ని వేగంగా పరిగెత్తగలుగుతాయి, కొన్ని తెలివిగా ఉంటాయి, కొన్ని ఒడుపుగా దాక్కుంటాయి. ఇక కొన్ని జీవాలు కొన్ని ప్రత్యేక ఆహారాల మీద నిక్షేపంగా బతకగలవు. ఈ విలక్షణతకి మూలం జన్యువుల మిశ్రమంలో వైవిధ్యమే. అంటే కొన్ని ప్రత్యేక జంతువులు అదే జాతికి చెందిన ఇతర జంతువుల కన్నా మరింత సమర్థవంతంగా బతకగలవన్నమాట. కొన్ని జన్యువులు లేదా జన్యు మిశ్రమాలు దీర్ఘకాలికమైన సామర్థ్యాన్ని ఇస్తాయి. కొన్ని మిశ్రమాలు నిష్ప్రయోజకమైనవి. అవి ఉన్న జంతువులు ఎక్కువ కాలం మనలేవు. ప్రాణికి మేలైన సామర్థ్యాన్ని ఇచ్చే జన్యు మిశ్రమాలు ఆ జంతువుకి దీర్ఘాయువుని ఇస్తాయి. వాటి సంతతి ఆ జన్యువులనే పుణిగిపుచ్చుకుంటుంది. ఆ విధంగా నాణ్యమైన జన్యు మిశ్రమాల సంఖ్య పెరుగుతుంది. ఆ మిశ్రమాలు ఉన్న జంతువులు చక్కగా వర్ధిల్లుతాయి. ఈ విధంగా పనికొచ్చే జన్యువుల సంఖ్య పెరగటం, పనికి మారిన జన్యువుల సంఖ్య తరగటాన్నే ప్రాకృతిక ఎంపిక అంటారు. కూడు, తోడు, నీడల కోసం జీవరాశుల మధ్య ఉండే సహజమైన పోటీ ఆధారంగా ప్రకృతి శక్తులు నాణ్యమైన జన్యు మిశ్రమాలను ఎంపిక చేసి వాటి సంఖ్య వర్ధిల్లేట్టు చేస్తాయి. ఉత్పరివర్తనలలో చాలా మటుకు హీనమైన జన్యు మిశ్రమాలకే దారితీస్తాయి. అయినా పర్వాలేదు, సత్ప్రయోజనాలు గల ఉత్పరివర్తనలు అరుదుగా జరిగినా అవంటే ప్రకృతికి పక్షపాతం. ప్రకృతి వాటినే పెంచి పోషిస్తుంది. ప్రతి మొక్క, జంతువు ఈ సహజ ఎంపికని, ఉత్పరివర్తనలని తప్పనిసరిగా అనుభవిస్తుంది. ఆ ఎంపికలో గెలిచిన ప్రాణులు వాటి పరిసరాలకు అనుగుణంగా క్రమంగా పరిణామం చెందుతాయి. కోట్ల సంవత్సరాలుగా చిన్న చిన్న మార్పులు పోగై ఒకే జంతువు కాస్త భిన్నమైన జంతువుగా లేదా రెండు మూడు రకాల జంతువులుగానో పరిణామం చెందటం కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా జరిగే పరిణామం. ఇలాంటి పరిణామం వల్లనే సర్పిలాలు నెమ్మదిగా దశల వారీగా పక్షులుగా, సన్యజీవులుగా పరిణామం చెందాయి. నేడు మనకి చెట్ల మీద కనిపించే పురుగులు తినే శ్రూ వంటి సామాన్య సన్యజీవుల నుంచి లేమూర్లు, కోతులు, వానరాలు మొదలైన జంతువులు ఉద్భవించాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక ఆదిమమైన వానర జాతి ప్రాకృతిక ఎంపిక, ఉత్పరివర్తనలు అనే ద్వంద్వ ప్రభావం వల్ల శాఖోపశాఖలుగా విస్తరించింది. కాలక్రమేణా ఆ శాఖలో ఒకదాని నుండి ఆధునిక మానవుడు ఆవిర్భవించాడు. టీచర్ ఉద్యోగానికి ప్రవేశ పరీక్ష పాసు కాకపోవడం వల్ల ఒక సాధువు బఠానీ మొక్కలు పెంచి వాటిని అధ్యయనం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం వలన జీవ పరిణామం గురించి మనకి ఈనాడు ఇన్ని విషయాలు తెలిసాయి. ఇంతటితో జన్యువులు అనే ఈ పుస్తకం సమాప్తం.